154 కాంత సం భా కాంత కనదీప్తా ఇతి ధాతోః అత్యంత మనోహరత మేత్యర్థహర్దః మదనగోపాంల విగ్రహావ కదాచి చాద్యా లలితా పుమృపా కృష్ణ విగ్రహ వంశీనాద వినో దేన కరోతి వివసం జగత్ ఇతి త్రిపురతాపనీయే ఓం కాంతాయే నమః ఆం వి కనదీప్తా అనుధాతువు వలన కాంతాయు రూపము సిద్ధించును. మనోహరములైన వారిలో అత్యంతము మనోహరమైనది లేక మదనగోపాల శరీరము గలదిగాన దేవి కాంత ఎను నామముతో ప్రసిద్ధము. ఒకప్పుడు ఆద్యశక్తియైన లలితాదేవి పురుష వేషముతో కృష్ణ విగ్రహయే యవతరించి వేణునాద వినోదముతో సమస ప్రపంచమును పరవశింపచేయుచున్నది అని త్రిపుర తాప నియోపనిషత్తు చెప్పుచున్నది.